అతివాహకత పుస్తకం 3వ భాగం. ఈ పుస్తకంలో నేను సెల్సియస్ కొలమానాన్ని వాడుతున్నాను. అయితే కొంతవరకు సెల్సియస్తో పాటు ఫారెన్హైట్ ఉష్ణోగ్రత విలువలు కూడా పేర్కొంటూ వస్తాను. ఉష్ణోగ్రతను కొలవటానికి పాదరసం థర్మామీటర్ వాడటం ఒక పద్ధతి, కానీ ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మరీ హెచ్చు అంటే పాదరసం మరిగేటంత ఎక్కువ విలువ గల ఉష్ణోగ్రతలు కొలవటానికి కానీ, లేదా పాదరసం గడ్డకు కట్టుకుపోయేటంత తక్కువ ఉష్ణోగ్రతలు కొలవడానికి వేరే పద్ధతులు కావాలి. కానీ ఆ పద్ధతుల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించబోవడం లేదు. హెచ్చు ఉష్ణోగ్రతల విలువ ఎంతవరకు ఉంటుంది? ఎండాకాలంలో చుట్టూ ఉన్న గాలి వేడెక్కుతుంది. భూమి మీద ఇప్పటి వరకు కొలవబడ్డ అత్యధిక ఉష్ణోగ్రత 1922లో సెప్టెంబర్ నెల 22వ తారీఖున ప్రస్తుతం లిబియా అనబడే దేశంలో సంభవించింది. ఆ ఉష్ణోగ్రత విలువ నీడలో 58 డిగ్రీల సెల్సియస్. భూమి మీద వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎండ రోజుకి ఇంచుమించు 12 గంటల పాటు ఉంటుంది. గాలి వీచినప్పుడు ఆ వేడి కొద్దిగా తగ్గుతుంది. చంద్రుడి మీద పగలు వరుసగా 2 వారాల పాటు ఉంటుంది. అక్కడ గాలి కూడా ఉండదు, కనుక ఆ వేడి తగ్గే అవకాశం కూడా ఉండదు. చంద్రుడి మీద ఉష్ణోగ్రతలు 117 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు. ఇది నీరు మరిగే ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ. వస్తువుల ఉపరితలం మీద కన్నా కేంద్రంలో ఉష్ణోగ్రత సామాన్యంగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. భూమి కేంద్రంలో ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గ్రహాలలోకెల్లా అతిపెద్దదైన జూపిటర్ గ్రహం కేంద్రంలో ఉష్ణోగ్రత 54000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అదేవిధంగా సూర్యుడి కేంద్రంలో 15 మిలియన్ల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. సూర్యుడి కన్నా పెద్దవైన తారలు కూడా బాగా వేడిగా ఉంటాయి. కొన్ని తారల కేంద్ర ఉష్ణోగ్రత 1000 మిలియన్ల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. విశ్వ ఆవిర్భావ సమయంలో విశ్వ పదార్థం అంతా అణురూపంలో ఉన్న దశలో విశ్వం ఉష్ణోగ్రత కొన్ని ట్రిలియన్లు ఉండేదేమో. ఇవన్నీ చూస్తుంటే అధిక ఉష్ణోగ్రతకి ఒక పరిమితి అంటూ లేదేమో అనిపిస్తుంది. వస్తువు వేడిమికి అంతే లేదనిపిస్తుంది. ఇప్పుడు వ్యతిరేక దిశలో బయలుదేరి ఒక వస్తువు ఎంత చల్లబడగలదు అని ప్రశ్నిద్దాం. భూమి మీద ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల సెల్సియస్ కన్నా చాలా తక్కువగా ఉండగలవు. ఉదాహరణకి నీరు గడ్డకట్టుకుని 0 డిగ్రీల సెల్సియస్ కన్నా 10 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతని -10 డిగ్రీల సెల్సియస్ అని వ్యవహరిస్తారు. భూమి మీద అతి చల్లని ప్రాంతం దక్షిణ ధ్రువం వద్ద ఉన్న అంటార్కిటికా ఖండం. సోవియట్ శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో సముద్రానికి అత్యంత దూరంలో ఉన్న ఒక స్థానంలో స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉదాహరణకి 1983 జూలై 22 నాడు అక్కడ 89 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. భూమి మీద నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత అదే. గాలి వీసని నిర్వాతలోకమైన చంద్రుడి మీద కూడా ఇంకా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. చంద్రుడి మీద రాత్రి కూడా పగలులాగానే వరుసగా 2 వారాలు ఉంటుంది. అలాంటి సుదీర్ఘ రాత్రి తరువాత ఉష్ణోగ్రత -127 డిగ్రీల సెల్సియస్ వరకు పడవచ్చు. సూర్యుడికి బాగా దూరంలో ఉండే గ్రహాల మీద కూడా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడికి గరిష్ట దూరంలో ఉన్న ప్లూటో గ్రహపు ఉపరితలం మీద ఉష్ణోగ్రత -218 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.